శ్రుధే భావాన్ రసియా ఇంద్రయా సపవః రాజాస్వాధే మహా ఆసియా శ్రుదేహా వంశేరస్నేహ ఇంద్రాయస్వాపర్యాతాయ స్వవే రాయాస్వాధే భాయి ఆసావేశమాయింద్రత మాయా స్వాని వాయ దోషమాయ పశ్చాద్ఘ్వనాయ నారా తస్మై పేపే తాతాయ వాయ స్వానిర్హె భారా రంగమాయ జయోహయ ఆపశ్చాదా వనావా నారోహయ ఆణవయవయసాయాం మహాందంగక్వరాయిఠాం మహాందంబర్వేణాయిఠాం ఉగ్రం వాచా అపాబాధాయ ఆత్మార్థయతో వాయాయ సోమ్నా యవర్తయామదుర్గోర్మేం ఆతే కాహం ఆయంద్రాహం సాతే యాసద్వాదే ఆత్మారాధయ ఆత్మాయ సుమ్నాయ వర్తయామసే ఓహాయ ఓహాయిఠాహం ఓహాయ ఇంద్రం సమిక్షా సాధ్యం ఓహాయ అమిత ఆయంద్రో విశ్వాః స్యాః కర్మాణః దత్తః వాజ్రో వావా వరోషదః ప్రభవశ్చతుర్భమిషమోహావాహాయ మందద్వేరా ఆయిందావే వాహాయ యవమేధసాధాయ వాహాయ పురాంధేయాః సాహతాయ కశ్యపస్య సువర్విదాయ యావాహుస యుదావాయతే యాయర్విశ్వమాపే ప్రతాహం యజ్ఞాంధేరాః నీచాః ఆహాయావా అచదప్రాచదానహారః ప్రియమేధా సోర్చత అర్చందపోర్త్రాగావోత పురమిద్ధాః నోవార్చాతాః ఉక్తమింద్రాయాసంగరాయాం మాధానంప విశ్వానరాస్పాదే ఆనా చతుర్జునాయ ఓరాంత పాయ పాస్థాన మధ్యారద్వారమార్దా ఆవ్రత్నావ ఆయ మాయ తాభ్యాం కర్మాణి కృణ్వాహతాయ ఇతే సదాశీ రాజాతా యజ్ఞం దాయేవ ప్రోవాచతః విదావాహ నికాన్వాహాయ నాదాయ వాయద సదా శిరాజాతా జాతా యజ్ఞాందాహాయ వే శోవక్షతః విరాభాః వాయ విశ్వాయ రాజాయ ప్రద్దోహాయ వారోహాయ ప్రేమన్యాయ ఉగ్రమాయ సంతారాయ తారాశ్వినం ఓవాయ యోహవా ధ్యాసత ఆయుష మా పృథివేజ దేవో దేవా దేవా ఔహవా ఔవా ఆయాం సాతయ దాధా విప్రథమాయమ న్యావాయ న్యావాయ ఆయాం ఆహాన్ యాహద సున్నార్యం వివే ఆపాపః ఆయాం ఓభయ యాహత్వా ధ్యాసత ఆయుష మా పృథివే దేవ దేవ దేవ ఆ ఔహవా హ్రాతయ దీ ప్రథమాయమ న్యావాయ న్యావాయ సున్నాయం వివే ఆప అయోభయ యేదావతో అయ్యాసత ఆయేషో పృథివే దేవ దేవా దేవా ఔహవా ఔవా దివాయే ఔహోహాయ శ్రాతయ రాధా మే ప్రాథమ యమన్యావే యమన్యావాయ సున్నారేయాపరాప ఉభాయ్యాదాసేధో పదమాణ యుష మాతృవేవ దేవా ఔహవా హౌవా దివయే సత ఔహాయ దాధా మే ప్రథమాయమ న్యావాయ న్యావాయ సున్నాయం వివే ఆప ఉభాయో పృథివే దేవ దేవా దేవా ఔహవా హౌవా ద్రువయ ద్రువాహవ ఆయన విశ్వాజస పదే మాయ దివాయేత భరదే జనానాం ఆహోయ్ తపర్వే నోదానమా జిగాయిడాన్ ఆహోయ్ సంవార్తానే అనువార్త ఆయ కయవ్వా రుదే సమేత విశ్వాదిం ఏ పదే దివయా హో హే యా దేశే జనానాం అపూర్వేయా సంవార్తానే అనువృత ఆయ అయౌవా సమేత విశ్వాపర్యం ఏ పదే దాయవాయ రామతి ప్రభో వాసాగిర్వణాగిరాఘాత్ చేరివ ప్రతిదర్యనా వాచావయంబర వస్వాహార్నావం వా హావోయ్ ద్యావాన వితరందే మానోషం ఆహోయ్ ఉదయమేటమభిక్రమచ్చత దురా దేనా ఓహో మాయా సువర్వాయేరాయేరాయ్రవనశ్చారాయ్రవృద్ధ్యామ పూర్వే పృథ్వే మదుఖే సుభే సహాయ జావా పృథివే వరుణా ధర్మణ హయ విష్కాభాయిత ఆజరే భోరే రాయ తాసావా ఇంద సముద్రమర్వీయా ఘతావతే భువనానామ భాయ శ్రియా పూర్వే పృథ్వే మదుఖే సుభే సాదా యా వా పృథివే వరుణా యా ధర్మణా భాయ కఫేతాయ ఆజారే భోరే రాయ తాసౌ వాహ ఇంద సముద్రమర్వీయా విభాతే ఉభయాదింద్రరోదసాయ ఆపా ప్రాథౌషావా మహాంతం మహాయనాం సంరోహ జంజర్షణావాయ ఆమా వేదనియాయే జానాత భద్రోహ జానేత్రియజావా ఏ జనదాయన ఇదుమదాచావాచావాగర్భానిరాజస్వానా ప్రేషణం వాదక్షాయిణో వాందం సఖ్యాయ ఐంద్రం అనుష్టుపర్వసమాబ్దం ఐంద్రం ఇంద్రపుచ్చం పర్వ ప్రారంభ ఇంద్రా సోదరు హాయంబునేడ ఉదాక్ష మహా ఇంద్రా మేడు కృతం మునేడు వృక్షయాం వేదాయేవాంద్రసుడు మేడు కృతం పునాయ వృక్షయాం దేవాధాక్ష మహాంగిడాయేతమోభేత హరస్తుతావ ఇంద్రంగే అవయమా దేవే తామే హయ రగయతాయ వరోహతాం పురోటోతాహం పురోటోతాహం ఇంద్రాంగేర్భాయే తవాయిషామా వివాసాతాహ వివాసాతా ఇంద్రాహం గేర్భాయే తవిషం ఆ దేవా అభిప్రగాయత పురోహూతం పురోహం ఇంద్రాంగర్భే అవిడా సమేందో మాధవ ఆదాయంతరేదత్తవతాయ సంచమ్యం మాధ ప్రాధాయే మాహే స్వాహాయస్త ఆహాయ్ వనస్య